మెదడు చరిత్ర పుస్తకం 17వ భాగం. కొంతమంది అయితే ఏదో సంగీతం వినిపిస్తోంది అంటారు, కానీ అదేమిటో స్పష్టంగా చెప్పలేకపోతారు. ఉదాహరణకి, అలాంటి మెదడు సంగీతం విన్న ఒక స్త్రీ, అదేదో చిత్రంగా ఉంది, జోలపాట కాబోలు, అప్పుడప్పుడు రేడియోలో వస్తూ ఉంటుంది, ఏదో పిల్లల ప్రోగ్రాంలో ఈ పాట వస్తుంది అనుకుంటా అంది. మరో పేషెంట్ విషయంలో ఆమె తల్లి తండ్రి కలిసి ఏదో మాట్లాడుకుంటున్నట్టు, మాటల మధ్యలో ఏవో క్రిస్మస్ కారోల్స్ పాడుకుంటున్నట్టు అనిపించింది. మెదడు పొరల్లో గత స్మృతులు ఎలా దాగి ఉంటాయో తెలిపే అద్భుత ప్రప్రథమ ప్రయోగాలివి. ఆ విధంగా విల్డర్ పెన్ఫీల్డ్ అధ్యయనాల వలన మెదడులో సమాచారం మ్యాపుల రూపంలో ఎలా ఏర్పాటై ఉందో తెలిసింది. ఆ మ్యాపులలో ప్రత్యేక భాగాలు, శరీరంలో ప్రత్యేక భాగాల్ని శాసించడం వలన పెన్ఫీల్డ్ అధ్యయనాలు ప్రాంతీయతావాదాన్ని సమర్థిస్తున్నట్టు అనిపించింది. ప్రాంతీయతావాదాన్ని సమర్థించే మరికొన్ని ఆధారాలు వాగ్దోషాల అధ్యయనాలలో బయటపడ్డాయి. వాగ్దోషం అంటే మాట్లాడటంలో దోషం అన్నమాట. దీనికి వైద్యనామం అఫేషియా. 19వ శతాబ్దం చివరి భాగంలో ఫ్రెంచ్ న్యూరాలజిస్టు పాల్ బ్రోకా చేసిన అధ్యయనాలలో మెదడులో వచ్చే సమస్యల వల్ల అఫేషియాలు ఎలా కలుగుతాయో మొట్టమొదటిసారిగా తెలిసింది. బ్రోకా అధ్యయనం చేసిన ఒక ప్రత్యేక రకమైన అఫేషియా గల రోగులకి పూర్తి వాక్యాలను నిర్మించి మాట్లాడటం సాధ్యపడేది కాదు. మామూలు మనుషుల మాటలలోలాగా వాక్యంలోని పదాలు సాఫీగా ప్రవహించవు. వాక్యాన్ని విరిచేసినట్టు పదాలు ఆగాగి ఒక్కటొక్కటిగా బయటకొస్తాయి. ఆ పదాలు కూడా సగానికి సగం ఆవిరైపోతాయి. వాక్యంలో ఎక్కువ నామవాచకాలు, విశేషణాలే ఉంటాయి. క్రియావాచకాలు ఎగిరిపోతాయి. ఉదాహరణకి, ఒక రోగి తన కొడుకు చాలా తెలివైన వాడని, యూనివర్సిటీలో చదువుకుంటున్నాడని చెప్పబోతే తన నోటి వెంట వెలువడ్డ పదాలు ఇవి: సన్, యూనివర్సిటీ, స్మార్ట్, బాయ్. దోషం బాగా విపరీతంగా ఉన్న పరిస్థితుల్లో రోగి ఒక్క పదం కూడా పలకలేకపోవచ్చు. బ్రోకా తన అధ్యయనాలు టాన్ అనే చిత్రమైన పేరు గల ఓ రోగితో మొదలుపెట్టాడు. అది ఆ రోగి అసలు పేరు కాదు. ఆ వ్యక్తి పలకగల ఒకే ఒక శబ్దం టాన్. అదే అతడి సార్థక నామం అయిపోయింది. ఇలాంటి రోగులలో స్వరపేటిక బాగానే ఉంటుంది. సమస్య అక్కడ లేదు, సమస్య మెదడులో ఉంది. ఈ రోగుల మరణానంతరం పోస్ట్ మార్టం చేసి మెదడును విశ్లేషించగా తేలింది ఏమిటంటే, వాళ్ళందరిలోనూ మెదడులో ఒక ప్రత్యేక ప్రాంతంలో దోషం ఉంది. ఆ దోషం ఎక్కడ ఉండేది ఆ వ్యక్తి చేతి వాటం మీద ఆధారపడుతుంది. సామాన్యంగా కుడి చేతి వాటం గల రోగుల్లో ఆ దోషం మెదడులో ఎడమ గోళార్ధంలో కనిపిస్తుంది. మెదడులో ఆ ప్రాంతమే మనిషిలో వాక్కును శాసించే ప్రాంతం అని తదనంతరం జరిగిన అధ్యయనాలలో తెలిసింది. ఆ ప్రాంతం యొక్క ప్రత్యేకతని బ్రోకా కనుక్కున్నాడు. కనుక దానికి అతడి గౌరవార్థం బ్రోకా ప్రాంతం అని పేరు పెట్టారు. బ్రోకా కనుక్కున్న అఫీషియా లాంటిదే, కానీ అందుకు పూర్తిగా విరుద్ధమైన దోషం కూడా ఒకటి ఉందని తరువాత తెలిసింది. ఆ దోషాన్ని మొట్టమొదట అధ్యయనం చేసిన వాడు కార్ల్ వెర్నికి అనే జర్మన్ నిపుణుడు. ఇతడు వైద్యుడే కాక మనస్తత్వ శాస్త్రవేత్త కూడా. వెర్నికి అధ్యయనం చేసిన రోగులు స్పష్టంగా, ధారాళంగా మాట్లాడగలిగేవారు. కానీ చిక్కేమిటంటే ఆ మాటలకి అర్థం పర్థం ఉండేది కాదు. రోగం తీవ్రతను బట్టి వాక్కులో దొర్లే దోషాలలో కూడా హెచ్చుతగ్గులు ఉంటాయి. దోషం మరీ విపరీతంగా లేని వారిలో మాట్లాడుతున్నప్పుడు అక్కడక్కడ రోగి కొన్ని పదాలు మింగేస్తూ మాట్లాడవచ్చు. వీరిలో కూడా రోగం తీవ్రతను బట్టి వాగ్దోషంలో తేడాలు ఉండవచ్చు. తీవ్రత తక్కువగా ఉన్నవారిలో అక్కడక్కడ పదప్రయోగంలో పొరపాట్లు జరిగితే రోగం ముదిరిన వారిలో ఒక్క మాట అర్థమైతే ఒట్టు అనే స్థాయిలో వాగ్దోషం ఉండవచ్చు.